ఏధమాన వివర్ధమానా సర్వాతి సైవి ప్రభా కాంతిరస్యాః సా తమేవ భాంతమనుభాతి సర్వం తస్య వి భాసా సర్వమిదం భాతి ఇతి శ్రుతేః. ఓం ఏధమాన ప్రభాయే నమః. సర్వాతిశాయున ఏధమాన ప్రభా వి నర్దనశీలము కాంతి గలదిగాన లలితాపరా భట్టారికయ్యని సంకీర్తింపబడుచున్నది. తమేవ శాంతమనుభాతి సర్వం అనుచు శృతి స్వయం ప్రకాశమాన మున బ్రహ్మతత్వ ప్రకాశము వలన సర్వము ప్రకాశించుచున్నది. మైన 109 శంకర గ్రంథరత్నావళి. తేజస్వరూపమైన ఆ పరబ్రహ్మ ప్రకాశము చేతనే జన రూపమైన ఈ బ్రహ్మాండమంతయు ప్రకాశించుచున్నదని చెప్పుచున్నది. కావున మహాత్రిపురసుందరి ఉపనిషత్ ప్రతిపాద్యైన సర్వాతిశాయి ప్రభాభాసుర ఎగుట వలన ఏధమాన ప్రభాయను నామమాదేవి ఎందు అన్వర్థము.